ఊర్ధ్వా శుక్రా శుక్రా శోచీగ్నేషీ శోచీగ్నే అగ్నేరిత్యగ్నే విమత్తమా సుప్రతీకస్య విమత్తమేతి ద్యుమత్తమా సుప్రతీకస్య సూనో సుప్రతీకస్యేతి సుప్రతీకస్య సూనోరితి సూనో తనూన పాదసూర తనూన పాదికి తనూ నపాత్ అసూరో విశ్వవేదా విశ్వవేదా దేవ విశ్వవేదా ఇతి విశ్వవేదా దేవో దేవేషు దేవేషు దేవ దేవైతి దేవ తథో అనత్తు అనత్తు మధ్వాన మధ్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన మధ్వా యజ్ఞం యజ్ఞం నక్షసే నక్షసే ప్రీణాన ప్రీణానో నరాసాంసో అగ్నే అగ్నైత్యగ్నే సుకృద్దేవ సుకృతి సుకృత్ దేవస్య సవిత సవిత విశ్వవార విశ్వవార ఇది విశ్వవార అక్షాయం అయమేది ఏది సవసా సవసా ఘృతేన ఘృతేనే రాన ఈలానవన్నీ పన్నెన్నమసా నమసేతి నమసా అగ్నిగ్రశ్రుతా సుజో అధ్వరేషు అధ్వరేషు ప్రయత్సు ప్రయత్సి ప్రయత్సు సయక్షతే యక్షరస్య అస్య మహిమానం మహిమానమగ్నే అగ్నే సహ సైం ఈ మంద్రా మంద్రాసు ప్రయసా సుప్రయస ఇది సుప్రయసా వసుచేతిష్ఠ చేతిష్టో వసుధాతమః వసుధాతమశ్చ వసుధాతమైతి వసుధాతమః చేతి చ ద్వారో దేవీ దేవీరను అన్వస్య అస్య విశ్వే విశ్వేను వ్రత రదంతే అగ్నే అగ్నేరిత్యగ్నే ఉరువ్యజ సోధాంనా ఉరువ్యజ సయిత్యోరువ్యజ సహ ద్వాంనా పత్యమానా పత్యమానా ఇది పత్యమానా తే అస్య తే ఇది తే అస్య యోషణే యోషణే దివ్యే యోషణే ఇది యోషణే దివ్యేన దివ్యే ఇది దివ్యే నయోనౌ యోనా ఉషసానక్తా ఉషసానక్తే ఉషసానక్తా ఇమై యజ్ఞం యజ్ఞమవతాన్ అవతామధ్వరం మధ్వరం నాహ నయితీన దేయ్యూయా హోతారా హోతారా భూవధ్వం భూవధ్వమధ్వరం అధ్వరం నాహ నోగ్నే అగ్నేర్జిహ్వా జిహ్వామీ అభిగృణీతం గృణీతమితి గృణీతం కృణుతన్నాహ నష్టిం సృష్టిమిది సుష్టిం ఇష్టో దేవీ దేవీయద్బర్హి బర్హిరేదం ఏదం ఇదాం సదంతు సదంతిలా ఇలా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీ భారతీ మహీ గృణానా గృణానేతి గృణానా తన్నాహ అస్తురీపం తురీపమద్భూతం అద్భుతం పురుక్షు పురుక్షుత్వష్టా త్వష్టా సువీరం సువీరమితి సువీరం రాయస్పోషం పోషం వి విశ్యతు నాభిం నాభీమస్మే అస్మే ఇత్యస్మే వనస్పతేవ అవసృజ దేవేషు దేవేష్జి దేవేషు అగ్నిర్హవ్యం హవ్యాం శమిత శమిత సూదయాతి సూదయాతీతి సూదయాతి అగ్నే స్వాహా స్వాహా తృణి తృణి జాతవేద జాతవేద ఇంద్రాయ జాతవేదీ జాత వేద ఇంద్రాయ హవ్యం హవ్యమితి హవ్యం విశ్వే దేవా దేవాహవి హవిరిదం ఇరంజూషంతా జుషంతమితి జుషంతా పీవో అన్నారయి వృధా పీవో అన్నాని పీవా అన్నాని రైవృధస్సు మేధా రైవృధైతి రయి వృధా సుమేధా శ్వేత సుమేధా ఇతి సు మేధా శ్వేతీ శక్తి శ్రీశక్తి నియుతాం శ్రీశక్తీతి శ్రీశక్తి నియుతామభిశ్రీ నియుతమితి నియుతాం అభిశ్రీరిత్యభిశ్రీ తే వాయవే వాయవే సమానస సమానసోవీ సమానస ఇది స మానస ఇతస్సు తస్థుర్విశ్వా విశ్వేత్ ఇన్నరా నరస్వపత్యాని స్వపత్యాని చక్రు స్వపత్యానీ అపత్యాని చక్రురితి చక్రు రాయేను నృయమ్ యజ్ఞతో జ్ఞతో రోదసి రోదసి మే రోదసి ఇది రోదసి ఇమే రాయే ఇమే ఇది మే రాజే దేవీ దేవీ ధిషణా ధిషణా ధాతి ధాతి దేవం దేవమితి దేవం అత వాయు వాయు నియుతా నియుతస్తశ్చత నియుత ఇది నియుతా సశ్చత స్వాహ స్వాత ఉత శ్వేతం శ్వేతం వసూధితిం వసూధితిం నిరేకే వసూధితిమిది వసూధితిం నిరేక ఇది నిరేకే వాయురగ్రేగా అగ్రేగా యజ్ఞప్రీ అగ్రేగా ఇత్యగ్రేగా యజ్ఞప్రీ సాకం యజ్ఞప్రీరితి యజ్ఞప్రీ సాకం గన్ గన్మనసా మనసా యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం శివో నియుద్ధీ నియుద్ధిశివాభ నియుద్ధిరితి నియుద్ధీ శివాభిరితి శివాభ ప్రయాభీ యాభిర్యాసి యాసి దాస్వాగ్నేసం దాస్వాగ్నేసమచ్చ అచ్చా నియుద్ధీ నియుద్ధిర్వాయో నియుద్ధిరితి నియుద్ధీ పాయనిష్టయే వాయోయుతి వాయో ఇష్టయే దురోణే దురోణయితి దురోణే నినా నో రయీం రయీం సుభోజసం సుభోజసం యువస్వ సుభోజసమితి సుభోజసం యువస్వని నివీరం వీరం గమ్యం గమ్యమస్యం అస్యం చ రాధా రాధయితి రాధా వాయోయే వాయోయితి వాయో ఏ సహస్రిణ సహస్రిణో రథాసేభి తేభిరాగి ఆగహి గహీ గహి నియుత్వాన్ సోమాపీతయే సోమాపీతయి సోమాపీతయే రసభిశ్చసభిరి రసభి స్వభూతే స్వభూతే ద్వాభ్యాం స్వభూతయితి స్వభూతే ద్వాభ్యామిష్టయే ఇష్టయే వింశతి వింశతి చేతీ చిసృభిశ్చిసృభిరితి తిసృభీ చ వహసే వహసే త్రీంశతీంశతయుద్భీ నియుద్భిర్వాయో నియుద్భిరితి నియుద్భీ వాయమిహ వాయో ఇతి వాయో ఇహత కావి విముంచ ముంచేతి ముంచ నియుత్వాం వాయో నాయాగహి వాయో ఇతి వాయో ఆగహి ప్రత్యయం అయాం శుక్ర శుక్ర అయామి అయామి తే అయితీతే గ్రంథాసి అసి సున్వత సున్వతో గృహం గృహమితి గృహం వాయో శుక్ర వాయో ఇది వాయో శుక్రో అయామి అయామి తే తే మధ్వా మధో అగ్రం అగ్రం దివిష్టిషు దివిష్టిష్మితి దివిష్టిషు ఆయాహి యాగి సోమాపీతయే సోమాపీతయే స్పార్హః సోమాపీతయైతి సోమ పీతయే స్పార్హో దేవ దేవ నియుత్వాత నియుత్వతే నియుత్వాత ఆనాః నో నియుద్ధీః నియుద్భిశతినీభిః నియుద్భిరితి నియుద్భిః సతినీభిరధ్వరం అధ్వరాం సహస్రిణీభిః సహస్రిణీభిరుప ఉపయాహి యాహి యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం వాయో అస్మిన్ వాయో ఇతి వాయో అస్మిన్ సవనే సవనే మాదయస్వ మాదయస్వ యూయం యూయం పాత పాత స్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదానః నయితేనః తవ వాయో వాయరతస్పతే వాయో ఇది వాయో ఋతస్పతే త్వష్టుః ఋతపత ఇత్యేత పతే త్వష్టుర్జామాత జామాతరద్భుతా అద్భుతేత్యద్భుతా అవాగస్యావృణీమహే ఆవృణీమహే వృణీమహ ఇది వృణీమహే ఏన ద్యౌః ద్యౌరుగ్రా ఉగ్రా పృథివీ పృథివీ చధృఢా ృాయన తేన స్వాహ స్వస్తం స్వరితి స్వాహ సభిజయ్యేన నాకా నాకైతి నాకా యో అంతరిక్షే అంతరిక్షే రజస రజసో విమానా విమాన కస్మై విమాన విమానా కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ యం క్రందసీ క్రందసీ అవరసా క్రందసీ ఇది క్రందసీ అవరసా తస్తభానే అభి తస్తభానే ఇది తస్తభానే అభ్యైక్షేతాం మనసా మనసా రేజమానే రేజమానే ఇది రేజమానే యత్రాధి అధిదూరా సూర ఉదీత ఉదీతో విభాతి ఉదీతీత విభాతీతి విభాతి ఆపోహ హయతే యద్బృహతీ బృహతీర్విశ్వం విశ్వమాయన్ ఆయన్ గర్భం గర్భం దదానా జనయంతీ జనయంతీరగ్నిం అగ్నిమిత్యగ్నిం తతో దేవానాం దేవానాగ్నిసం సమవర్తత అవర్తతాసు అసురేకాః ఏక ఇత్యేకాః యశ్చేత్ శిలాపాః ఆపో మహినా మహినా పర్యపశ్యత్ పర్యపశ్యద్దక్షం పర్యపశ్యదితి పరి అపశ్యత్ దక్షం దధానాః దధానా జనయంతీ జనయంతీర్యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం యో దేవేషు దేవేష్వధి అధి దేవః దేవ ఏకాః ఏక ఆసీత్ ఆసీదిత్యాసీత్ నో జజాన జజానేతి జజాన బృహతీయజ్జజాన జజానేతి జజాన విశ్వా జాతాని జాతానీతి జాతాని అభిస్వా పాశూరా శూరనో నమ నో నమో దుగ్ధాయివ అదుగ్ధాయివ ధేనవ అదుగ్ధాయివేత్యదుగ్ధాః ఇవ ధేనవ ఇది ధేనవః ఈశానమస్య అస్య జగతః జగత స్వదృశం స్వదృశమీశానం స్వదృశమితి స్వః ృశం ఈశానమింద్ర ఇంద్రతస్తుషాః తస్తుషైతి తస్తుషాః నత్వావాన్ అన్యః త్వావానితి త్వావాన్ అన్యో దివ్యః దివ్యో నరాత్రీవః ప్రాచీభో జాతో జనిష్యతే అశ్వాయంతో మఘవన్ అశ్వయంతయంతా మఘవన్నింద్ర మఘవన్నితి మఘ మన్ ఇంద్రవాజినా వాజినో గమ్యంతా గమ్యంతస్వాహవామహే హవామహీ హవామహే స్వామితే నిద్ధి హిహవామహే హవామహే సాతౌ సాతౌ వాజస్ వాజస్ కారవాహ కారవయితి కారవాహ త్వాం వృత్రేషు వృత్రేష్ంద్ర ఇంద్రసత్పాతి సత్పాతిం నరాహ సత్పాతిమితి సత్ పాతిం నరస్వాం త్వాం కాష్ఠాసు కాష్ఠాస్వర్వాత అర్వాత ఇత్యర్వాత సత్వం చిత్రవజ్రహస్త వజ్రహస్తృష్ణుయా వజ్రహస్తేతి వజ్రహస్త ధృష్ణుయా మహ ధృష్ణుయేతి జిష్ణు యా మహస్తవాన సవానో అద్రివ అద్రివ ఇత్యద్రివామస్వం అశ్వాం రథ్యం రథ్యామింద్ర ఇంద్రసం సంగీర ఇరసత్ర సత్రవాజం వాజన్న జిగ్యుషే జిగ్యుష ఇది జిగ్యుషే కయాన నశ్చిత్ర చిత్రాభూవత్ ఆభూవత్ భువదూతీ ఊతీ సదావేధ సదావేధ సఖా సదావేధ ఇది సదా వేధ సఖేతి సఖా కయా సచిష్టయా సచిష్టయా వృత వృతేతి వృత తస్వా సత్య సత్యో మదాన మదాం మాంహిష్ట మాంహిష్టో మత్సతే మత్సదంధస అంధసైత్యంధస ఝిడాసీదారుజే ఆరుజే వసు వస్తితి వసు అభీషుణా సునా నఖీనా సఖీనామవిత అవితరిత్రేణా జరిత్రేణామితి జరిత్రేణా సదంభవాసి భవాస్యూతయే భూతయ్యూతయే యజ్ఞాయజ్ఞావః యజ్ఞాయజ్ఞేపి యజ్ఞాయజ్ఞా గో అగ్నయే అగ్నయే గిరాగీరాచ గిరాగీరాచ గిరాగిరేతి గిరా వీరా చ దక్షసే దక్షస ఇది దక్షసే ప్రవయం ప్రేతి ప్రవయమృతం అమృతం జాతవేదసం జాతవేదసం ప్రియం జాతవేదసమితి జాత వేదసం ప్రియం మిత్రం మిత్రం నా సాంశిషం సాంశిషమితి సాంశిషం ఓర్జో నపాతం నపాతాం సహ సహినా హినాయం అయమస్మయు అస్మయుర్దాసేమ అస్మయురిత్యస్మయు దాసేమ హవ్యదాతయే హవ్యదాతయైతి హవ్యదాతయే భువద్వాజేషు ద్వాజేష్మవిత అవిత భువద్ భువద్విద విద ఉత ఉత్రాత తనూనా తనూనామితి తనూనా సంవత్సరోసి అసి పరివత్సర పరివత్సరైరావత్సర పరివత్సర ఇది పరివత్సర ఇరావత్సర ఇద్వత్సర ఇద్వత్సరోవత్సర ఇద్వత్సర ఇది వత్సర వత్సర ఉషసా ఉషసస్తే తే కల్పంతాం కల్పంతామహోరాత్రాః అహోరాత్రా అర్ధమాసాః అర్ధమాసాః అర్ధమాసాః ఇత్యర్థ మాసాః మాసాః ఋతవః ఋతవః సంవత్సరః సంవత్సరస్తే తే కల్పతాం కల్పతాం ప్రేత్యై ప్రేత్యాయేత్యై ప్రేత్యా ఇతి ప్ర ఇత్యై ఏత్యై సం ఏత్యా ఇత్యా ఇత్యై సంచ చాంచ ప్రచారయ సారయ సుపన్నచిత్ సుపన్నచిదసి సుపన్నచిదితి సుపన్న అసితయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువ ధ్రువ సీద సీదేతి సీద సమిధేంద్రం సమిధేతి సం ఇథా ఇంద్రామిల ఇలస్పదే పదే నాభా పృథివ్యా పృథివ్యా అధి అధీత్యసి గిరోవష్మన్ వష్మన్ సం సమిధ్యతే ఇధ్యత ఓజిష్ఠ ఓజిష్ఠశ్చర్షణీ సహాం చర్షణీ సహాం వేతు చర్షణి సహామితి చర్షణి సహాం వేత్తి వేతు తనూన పాతమూతి తను న పాతమితి తను న పాతం పూతిభిర్జేతారం పూతిభిరిద్యోతి జేతారమపరాజితం అపరాజితమిత్యపరాజితం ఇంద్రం దేవం దేవగ్రస్వర్విదం స్వర్విదం పతిభిః స్వర్విదమితి స్వః పిదం పతిభిర్మధుమత్తమైః పతిభిః పతిభిః మధుమత్తమైర్నరాసాంసేన మధుమత్తమైరితి మధుమత్తమైః నరాసాంసేన తేజసా తేజసేతి తేజసా ఇలాభిరింద్రం ఇంద్రమీలితం జీవితమాజుహ్వానం ఆజుహ్వానమర్త్యం ఆజుహ్వానమిత్యాజుహ్వానం అమర్త్యమిత్యమర్త్యం దేవో దేవైః దేవైః సవీర్యః సవీర్యో వజ్రహస్తః సవీర్యైతి స వీర్యః వజ్రహస్తః పురందరః వజ్రహస్తైతి వజ్రహస్తః పురందర ఇతి పురందరః దర్హిషేంద్రం ఇంద్రం నిషద్వరం నిషద్వరం వృషభం నిషద్వరమితి నిషత్ వరం వృషభం నర్యాపసం నర్యాపసమితి నర్య అపసం వసూభిరుద్రైః వసూభిరితి వసూభిః రుద్రైరాదిత్యైః ఆదిత్యై సయుద్భిః సయుద్భిర్బర్హిః సయుద్భిరితి సయుద్భిః బర్హిరాసదత్ ఆసదత్ అసదదిత్యసదత్ కోజోన వీర్యం వీర్యాం సహా సహోద్వారాః ద్వార ఇంద్రం ఇంద్రమవర్ధయన్ అవర్ధయన్నిత్యవర్ధయన్ సుప్రాయణ అస్మిన్ సుప్రాయణ ఇతి సుప్రాయణాః అస్మిన్ యజ్ఞే యజ్ఞే విశ్రయంతాం స్మయంతామృతా వృధాః ఋతావృధోద్వారాః ఋతవృధ ఇత్యరేక వృధాః ద్వార ఇంద్రాయ ఇంద్రాయ మీరుషే మీరుషేవ్యంతో యంతితి వ్యంతో ఉషేంద్రస్య ఉషేయిత్యుషే ఇంద్రస్య ధేను ధేను సుదుఘే ధేను ఇతి ధేను సుదుఘే మాతరా సుదుఘే ఇతి సుదుఘే మాతరా మహీ మహీ ఇతి మహీ మాతరౌ నా సమాతరా ఇతి స మాతరౌ న తేజసా తేజసా వత్సం వత్సమింద్రం ఇంద్రమవర్ధతాం అవర్ధతామింద్రేతాం వీతామితి వీతాం విషజా సకారాయ సకారాయ హవిషా హవిషేంద్రం ఇంద్రం విషజ్యతః విషజ్యత ఇతే విషజ్యతః కవీ దేవౌ కవీ ఇతి కవీ దేవౌ ప్రచేతసౌ ప్రచేతసా ఇంద్రాయ ప్రచేతసా ఇతి ప్రచేతసౌ ఇంద్రాయ దత్తః దత్త ఇంద్రియం ఇంద్రియమితి ఇంద్రియం ఇలా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీ మహీః మహీరితి మహీః ఇంద్రపత్నీర్హవిష్మాదీః ఇంద్రపత్నీరితి ఇంద్రపత్నీః హవిష్మాదీరితి హవిష్మాదీః త్వష్టారమింద్రం ఇంద్రం దేవం దేవం విషజం విషజాం సుయజం సుయజం ఘృతశ్రియం సుయజమితి సుయజం ఘృతశ్రియమితి ఘృతశ్రియం గురురూపాం సురేతసం గురురూపమితి గురు రూపం సురేతసం మఘోరం సురేతసమితి సురేతసం మఘోరమితి మఘోరం ధియో జోష్టారం జోష్టారమింద్రియం ఇంద్రియమితీంద్రియం మధ్వా సమంజన్ సమంజన్ పతిభిః సమంజన్నితి సమ్ అంజన్ పతిభిః సుగేభిః పతిభిరితి పతిభిః సుగేభిస్వదాది సుగేభిరితి సుగేభిః స్వదాది యజ్ఞం యజ్ఞం మధూనా మధూనా ఘృతేన ఘృతేనేతి ఘృతేన ఇంద్రగ్రస్వాహ స్వాహాజ్యస్య ఆజ్యస్య మేధస మేధస శోకానాం శోకానాగ్రస్వాహాకృతీనాం స్వాహాకృతీనాగ్రహవ్యసోక్తీనాం స్వాహాకృతీనామితి స్వాహాకృతీనాం హవ్యసోక్తీనామితి హవ్యసోక్తీనాం దేవాజ్యపాః ఆజ్యపాజూషాణాః ఆజ్యపా ఇత్యాజ్యపాః జుషాణా ఇంద్రాః ఇంద్రాజ్యస్య ఆజ్యస్యేత్యాజ్యస్య దేవం బర్హిః బర్హిరింద్రం ఇంద్రాం సుదేవం సుదేవం దేవైః సుదేవమితి సుదేవం దేవైర్వీరవత్ వీరవస్తీయన్నం వీరవదితి వీరవత్ స్తీయన్నం వేద్యాం వేద్యామవర్ధయత్ అవర్ధయదిత్యావర్ధయత్ వస్త్రోర్వృతం వృతం ప్రాప్తోర్భృతం భృతాం రాజా రాజా బర్హిష్మతః బర్హిష్మతోతి అత్యాగాత్ అగాదిత్యాగాత్ ఇంద్రాం సంఘాతే సంఘాతే వీయద్వీః సంఘాత ఇతి సంఘాతే వీయద్వీర్యామన్ యామన్నవర్ధయన్ అవర్ధయన్నిత్యావర్ధయన్ ఆవత్సేన వత్సేన తరుణేన తరుణేన కుమారేణ కుమారేణ చ సమీపత సమీపతాప అపార్వాణం అర్వాణాం రేణుకాటం రేణుకాటం నుదంతా రేణుకాటమితి రేణు కాటం నుదంతామితి నుదంతా ఉషాసానక్తేంద్రం ఉషసానక్తే త్రిషసానక్తాః ఇంద్రై యజ్ఞే యజ్ఞే ప్రయతి ప్రయత్యహ్వేతాం ప్రయతీతి ప్రయతి అహ్వేతామిత్యహ్వేతాం దైవీయర్విషాః విషప్రా ప్రాయాసిష్టాం అయాసిష్టాగ్నే సుప్రీతే సుప్రీతే సుధీతే సుప్రీతే ఇతి సుప్రీతే సుధీతే ఇతి సుధీతే వసుధితి దేవం వసుధితి ఇతి వసుధితి దేవమింద్రం ఇంద్రమవర్ధతాం అవర్ధతామిత్యావర్ధతాం అయావ్యన్యా అన్యాఘా అఘాద్దేశాగ్నేసీ దేశాగ్నస్యాన్యా ఆన్యా అన్యావక్షత్ వక్షద్వసు వసువార్యాని వార్యాని విజయమానాయ విజయమానాయ శిక్షితే శిక్షితే ఇతి శిక్షితే సుదుఘే పయసా సుదుఘే ఇతి సుదుఘే పయసేతి పయసా యుషమోర్జం ఓర్జమన్యా అన్యా వక్షత్ వక్షత్సర్ధిం సర్ధీం సపీతిం సపీతిమన్యా సపీతిమితి సపీతిం అన్యా నవేన నవేన పూర్వం పూర్వం దయమానే దయమానే పురాణేన దయమానే ఇతి దయమానే పురాణేన నవం నవమరాత అరాతమూర్జం ఊర్జమూర్జాహూతి ఊర్జాహూతి ఊర్జయమానే ఊర్జాహూతి ఇత్యూర్జ ఆహుతి ఊర్జయమానే ఇత్యూర్జయమానే హతాభ్యాసాం స ఆభాష్టా హతాభ్యాసాం స ఇతి హత ఆభ్యాసాం సౌ ఆభాష్టా అభాష్టాభ్యశిక్షితౌ శిక్షితా ఇతి శిక్షితౌ పతిమింద్రం ఇంద్రామవర్ధయన్ అవర్ధయన్నిత్యావర్ధయన్ అస్త్రక్షద్వారతి వారతి దివం దివాం రుద్రై రుద్రైర్యజ్ఞం యజ్ఞాం సరస్వతీ సరస్వతీలా ఇలా వసూమతీ వసూమతీ గృహాన్ వసూమతీతి వసుమతీ గృహాని గృహాన్ శివరూతస్త్రీబంధుర శివరూథ త్రిబంధుర త్రిబంధుర సదేన శితిపృష్టానామితిపృష్టానా ఆహీత సహస్రేణ ఆహీతీత సహస్రేణ ప్రవర్తతే వర్తతే మిత్రవరుణ మిత్రవరుణేత్ ఇలస్యోత్రం హోత్రమర్హత అర్హతో బృహస్పతి బృహస్పతి స్తోత్రం స్తోత్రమశ్వినా అశ్వినాధ్వర్యవం ఆధ్వర్యవమిత్యాధ్వర్యవం మధుశాకస్సు విప్పల మధుశాక ఇది మధు శాక సుబిప్పల సుబిప్పల దివమగ్రేణ అగ్రేణాస్పృక్షతే అస్పృక్షదాంతరిక్షం ఆంతరిక్షం అంతరిక్షం పృథివీం పృథివీమాజృంహీత్ అజృంహీరిత్యాజృంహీత్ స్వాసస్థమింద్రేణ సాసస్థమితి ఆసస్థం ఇంద్రేణాసన్నం ఆసన్నమన్యా ఆసన్నమిత్యాసన్నం అన్యా బర్హీగ్రషి బర్హీగ్రష్యభి అభ్యభూత్ అభూరిత్యభూత్ శిష్టం కుర్వన్ శిష్టమితి శిష్టం కుర్వన్ శిష్టకృత్ శిష్టకృత్ శిష్టం శిష్టకృతి శిష్ట కృత్ శిష్టమద్యా శిష్టమితి ఇష్టం అద్యకరోతు కరోతు నః నైతీనః ఇంద్రాయ పశాగం ఛాగమితి ఛాగం ఇంద్రాయ ఛాగేన ఛాగేనేతి ఛాగేన అఘత్తం తమ్మే దత్త మే దత్త ప్రతి ప్రతిపచత పచతీత్ అగృభీతవీర్ఘత అవీర్ఘత పురోళాశేన పురోళాశేనేతి పురోళాశేన సమిధానం మహత్ సమిధానమితి సంధానం మహద్యసాహు సామిద్ధం సుసామిద్ధం పరేణ్యం సుసామిద్ధమితి సుసామిద్ధం పరేణ్యమగ్ని అగ్నింద్రం ఇంద్రం వయోధసం వయోధసమితి వయసం గాయత్రీం ఛందాః ఛంద ఇంద్రియం ఇంద్రియం త్యవిం త్రవింగామితి త్రి అవిం గ్రాం వయా వయో దధత్ దధతి దధత్ తనూనపాతముద్భిదం తనూనపాతమితి తనూ నపాతం ఉద్భిదయ్యం ఉద్భిదమిత్యుత్ విదం యం గర్భం గర్భమదీతి అదీతిర్దధే దధే శుచిం శుచిమితి శుచిం వృష్ణిహం నిత్యవాహం నిత్యవాహమితి నిత్యవాహం ఈళేణ్యమీరితం ఈరితం వృత్రహంతామం వృత్రహంతామమిలాభిః వృత్రహంతామమితి వృత్రహం తామం ఇలాభిరీర్జ్యాం ఈర్జ్యాం సహాః సహ సోమం సోమమితి సోమం అనుష్టుభం పంచావిం అనుష్టుభమిత్యను స్తుభం పంచావిమితి పంచ అవిం సుబర్హిషం భూషణ్వంతం సుబర్హిషమితి సుబర్హిషం భూషణ్వంతమమర్త్యం భూషణ్వంతమితి భూషన్ వంతం అమర్త్యాం సీదంతం సీదంతం బర్హిషి బర్హిషి ప్రియే ప్రియేమృతా అమృతేత్యమృతా బృహదీన్ త్రివత్సం త్రివత్సమితి త్రివత్సం యజస్వతీ సుప్రాయణా సుప్రాయణా ఇతి సుప్రాయణా యతావృధోద్వారా యతావృధైత్యరేతవృధా ద్వారో దేవీ దేవీర్హిరణ్యయీ హిరణ్యయీయబ్రహ్మాణం బ్రహ్మాణమితి బ్రహ్మాణం పంక్తిమిహ ఇహ తుర్యవాహం తుర్యవాహమితి తుర్య వాహం సుపేషాశిల్పే సుపేషసేతి సుపేషసా సుశిల్పే బృహతి సుశిల్పే ఇది సుశిల్పే బృహతి ఉభే బృహతి ఇది బృహతి ఉభే నక్తోషాసా ఉభే ఇత్యుభే నక్తోషాసానా నక్తోషసేతి నక్తోషసా దర్శతే దర్శతే విశ్వం దర్శతే ఇది దర్శతే విశ్వమితి విశ్వం త్రిష్టుభం పష్టవాహం త్రిష్టుభమితి త్రిష్టుభం పష్టవాహమితి పష్టవాహం ప్రచేతసా దేవానాం ప్రచేతసేతి ప్రచేతసా దేవానామత్తమం ఉత్తమయ్యసాః ఉత్తమమిత్యోత్ తమం యశో హోతారాధా హోతారాధా దైవ్యా దైవ్యా కవీ కవీ సయుజా కవీ ఇతి కవీ సయుజేతి సయుజా జగతీమనడ్వాహం అనడ్వాహమిత్యనడ్వాహం పేషస్వతీస్త్రిస్రః తిస్రో దేవీ దేవీర్హిరణ్యై హిరణ్యయీయద్భారతీ భారతీయబృహదీ బృహదీయమహీ మహీపతిం పతిమిది పతిం విరాజం ధేను విరాజమితి విరాజం ధేనున్నా నేటినా సురేత సంతుష్టారం సురేత సమితి సుప్రేతసం తుష్టారం పుష్టివర్ధనం పుష్టివర్ధనా రూపాణి పుష్టివర్ధనమితి పుష్టివర్ధనం రూపాణి బిభ్రాతం బిభ్రాతం పృథక్ పృథక్ పుష్టిం పుష్టిమిది పుష్టిం ద్విపదముక్షాణం ద్విపదమిది ద్విపదం ఉక్షానమిత్యుక్షాణం హిరణ్యపర్ణముఖినం హిరణ్యపర్ణమిది హిరణ్యపర్ణం ముఖినాం రసనా రసనాం బిభ్రాతం బిభ్రాతం వశిం వశిం భగం భగమిది భగం కపుహం వశా వశాం వేగతం వేగతమిది వేగతం స్వాహాకృతిరగ్ని స్వాహాకృతి స్వాహాకృతి అగ్ని గృహపతి గృహపతి పృథక్ గృహపతిమితి గృహపతి పృథగ్వరుణం వరుణం భేషజం భేషజం కవిం కవిం క్షత్రం క్షత్రమితి క్షత్రం అతిఛందసం బృహతే అతిఛందసమిత్యతి ఛందసం బృహదేషభం ఋషభమిత్యేషభం దేవం బర్హిః బర్హిర్వయోదసం వయోదసం దేవం వయోదసమితి వయోదసం దేవమింద్రం ఇంద్రావర్ధయే అవర్ధయదిత్యావర్ధయే గాయత్యాచ్ఛందసా ఛందసేంద్రియం ఇంద్రియం చక్షుః చక్షురింద్రే ఇంద్రే వయః వయోదసతే దధతి దధతే సుజీముష్ణిః పుష్ణిః ప్రాణం ప్రాణమితి ప్రాణం అనుష్టుపాకరం అనుస్తుభేత్యనుస్తు బలమిది బలం గృహత్యాశ్రోత్రం శ్రోత్రమితి శ్రోత్రం పంక్త్యా శుక్రం శుక్రమితి శుక్రం దేవోత్తిష్టుభా త్రిష్టుభా కృషిం త్రిష్టుభేది త్రిష్టుభా కృషిమితి కృషిం జగత్యాశోషం శోషమితి శోషం విరాజా రూపం విరాజేతి రాజా రూపమితి రూపం దివదాభగం ద్విపదేతి ద్వి పదా భగమిషం కతుయసా అతిఛందసాక్షత్రం అతిఛందసే ప్రతిఛందసాక్షత్రమితి క్షత్రం ఇంద్రాయ వయోజసే వయోజసేచ్చాగం వయోజస ఇది వయ దసే చాగమితి ఛాగం ఇంద్రాయ వయోజసే వయోజసేచ్చాగేన వయోజస ఇది వయ